ఓం ప్రత్యక్ష గంధక్ష ప్రత్యక్షారాధ్యక్షసాహత్యే అగ్నేర్వస్తే జిష్ఠేణ తేజసా నిష్టపామీత్యాహమేధ్యత్వాయ సంవార్తే సుమగ్రే ఉమాగుంసమేవాభ్యస్తగ్రశ్యతి విచరత్వాయ అథ జుహోం అథోపభృతం అథ భ్రువాం అసౌ వై జుహోః అంతరిక్షముపభృత పృథివే ధ్రువా ఇమే వై లోకాశ్రుతః వృష్టిః సమ్మార్జనాని వృష్టిర్వా ఇమాన్ లోకాన్ పూర్వం కల్పయతి తేజన క్లుప్తాః సమేధంతే సమేధంతే స్వాగిమే లోకా ప్రజయా పృథివీ యదేవం వేద ఇది కామయదవర్షక పర్జన్యస్యాది అగ్రదః సమృజ్యాది వృష్టిమేవ నియచ్చతి అవాచీనాగ్రాహి వృష్టిః ఇది కామయేతావర్షకస్యాది పూర్వదః సమృజ్యాది వృష్టిమేవాగ్యచ్చతి తదువాహుః అగ్రద ఏవోపరిష్టాత్ సమృజ్యాత్ మూలతోధస్తాత్ తదను పూర్వం కల్పతే వర్షకా భవతీతి ప్రాచీమభ్యాకారం అగ్రేరంతరతః ఏవమివ హ్యన్న మధ్యతే అథోగ్రాద్వోటీ నామోర్జం ప్రజా ఉపజీవంతి ఊర్జ ఏవాన్నాద్యస్యావృద్ధ్యై అధస్తాత్ ప్రతీచే దండముత్తమతః మూలేన మూలం ప్రతిష్ఠిత్యై తస్మాదరత్నౌ ప్రాణిపరిష్టాల్లోమాని ప్రత్యంచధస్తాత్ సుర్ఘేయః ప్రాణో వై స్థువః జుహోర్దక్షిణాహస్తః ఉపభృత్సవ్యః ఆత్మా ధ్రువా అన్నకం సంవార్జనాని ముఖతో వై ప్రాణపానో భూత్వా ఆత్మానమన్నం ప్రవిశ్య బాహ్యతస్తనువకం శుభయతి తస్మాత్ శ్రువమేవాగ్రే సంవాష్టి ముఖతో హి ప్రాణపానో భూత్వా ఆత్మానమన్నమాక్షతి నౌ ప్రాణపానౌ అవ్యర్థక ప్రాణపానాభ్యాం భవతి యగేవం వేద దివశిల్పమవదతం పృథివ్యా ప్రకృభిశ్రుతం తేన వయగం సహస్రపలిశేన సపత్రం నాశయామహి స్వాహేతి సృక్ సమ్మార్జనాన్యగ్నౌ ప్రహరతి ఆపో వేదర్థాః రూపమేవేషామేతన్మహిమానం వ్యాజష్టే అనుష్టుభర్చ ఆనుష్టుభ ప్రజాపతిః రాజాపత్యో వేదః హేనస్యాగ్రగ్రస్వృక్ సమ్మార్జనాని సేనైవేనాచ్ఛందసా తయా దేవతయా సమర్థయతి అథో ఋగ్వావయోషాః గర్భవృషాః తన్మిథునం మిథునమేవాసతద్యజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః తాన్యేకే పృథివాపాః సంతి తత్ప్రధానకార్యం ఆరబ్ధస్త యజ్ఞయస్య కర్మణః సవిదోహః యజ్ఞేనాని పశవాభితిష్ఠేయుః నరద్భ్యక్కం అభ్యర్మాజిత్వాహుతేభ్యః సంతిష్ఠతే ఉత్కరో వావదస్య ప్రతిష్ఠా ఏతాగుంభితస్మై ప్రతిష్టాన్ దేవాః సమభరన్ యదభ్యర్మార్జయతి తేన శాంతం యదుత్కరేణ్యస్య ప్రతిష్టామేవైనాని తద్గమయతి ప్రతిష్ఠతి ప్రజయా పశుభిర్యజమానః అథో స్తంభస్య వా ఏతద్రూపం యత్సృక్ సంమార్జనాని స్తంభశో వా భోషయః తాసాంచరత్రక్షే పశవో నరమందే అప్రియోక్యేతాంచరత్రక్షః యావదప్రియో హవేచరత్రక్షః పశూనాం తావదప్రియపశూనాం భవతి యస్యేతాన్యన్యత్రాగ్నేర్దధతి నవదావ్యాసు వా వోఢధేతు పశవో నరమందే నవలాభోక్రేషాం ప్రియః యావత్ ప్రియ అవైనవధామః పశూనాం తావత్ ప్రియ పశూనాం భవతి యస్యేతాన్యగ్నౌ ప్రహరంతి తస్మాదేతాన్యగ్నావేవ ప్రహరేర్ ఇతరస్మిన్ సంవృజ్యాత్ పశూనాం ధృత్యై యువభూతానామధిపతిః నుద్రస్తంతి జనోషాః పశూనస్మాకం మాహికంసేః ఏతరస్సు హుతంతవస్వాహేత్యగ్ని సమ్మార్జనాన్యగ్నౌ ప్రహరతి ఏజావాదేధాయోనిః ఏజా ప్రతిష్టా స్వామేవైనాని యోనిం స్వాం ప్రతిష్టాంగమయతి ప్రతిష్టతి ప్రజయాజమానః అయజ్ఞో వా ఏషః యో పత్నీకః న ప్రజా ప్రజాయేనన్ పత్నిం వా ఆశ్రే యజ్ఞమేవాగః ప్రజానాం ప్రజననాయ యత్తిష్ఠంతే సన్నహ్యేత ప్రియం జ్ఞాతికం రుంధ్యాత్ ఆధీనా సన్నహ్యతే ఆధీనాహ్యేదా వీర్యం కరోతి యత్పశ్చాత్ప్రాచ్యన్వాసీత అనజా సమదంతసీత దేవానాం పత్న్యా సమదంతసీత దేశాక్షిణదౌదేచ్యన్వాస్తే ఆత్మనో గోపీఛాయ ఆశాసానాసౌ మనసమిత్యాహ నేభ్యామేవైనాయి కేవలీం కృత్వా ఆశుషా సమర్థయతి అగ్నేర్మం వృతా భూత్వాదన్నక్యేషు వృతాయమిత్యాహ ఏతద్వై పత్నే వృతోపనయనం తేనేవైనాం వృతముపనయతి తస్మాదాహుః యశ్చైవం వేదయశ్చ న భోక్తృమేవయతే యమన్వాస్తే తస్యాముష్మిల్లోకే భవతి ద్వియోక్త్రేణ యద్యోక్త్రం సయోగః యదాస్తే సక్షేమః యోగక్షేమస్య కృత్యై యుక్తం క్రియాత ఆశేః కామే యుజ్యాతాలిది ఆశిష సమృద్ధ్యై గ్రంథిం గ్రచ్ఛాది ఆశిషమేవాస్యాం పరిగృహ్ణాది పుమానై గ్రంథిః స్త్రీపత్నే తన్మిథునం మిథునమేవాశ్రద్ధే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్గజమానః అథో అర్థో వా ఏషాత్మనః యత్పత్నే యజ్ఞస్థిర్ద్యాశిశరం భావాయ సుప్రజతస్వామయకం సుపత్నేరుపసేమేత్యాహ యజ్ఞమేవ తన్మిథునే కరోతి ఊనేతిరిక్తం ధీయాతాని ప్రజాత్యే మహీనాంబయోషోడశీనాగుంరస ఇత్యాహ రూపమేవాస్తైతన్మహిమానం వ్యాజిష్టే తస్మిదే క్షీయమాణస్య నిర్వపామి దేవ యజ్ఞాయ ఇత్యాహ ఆశుషమేవైతామాశాస్తే ఘృతం చ వై మధుజ ప్రజాపజరాధేత్వామధ్వాసేత్ తదః ప్రజా అసృజత తస్మాన్మసుజ ప్రజననమివాస్తే తస్మాన్మసుషా న ప్రచరంతి యాతయామహి ఆజ్యేన ప్రచరంతి యజ్ఞో వా ఆజ్యం యజ్ఞేనైవ యజ్ఞం ప్రచరంతి యాతయామత్వాయ పత్నివేక్షతే మిథునత్వాయ ప్రజాత్యే యద్వై పత్ని యజ్ఞస్య కరోతి మిథునం తత్ అథో పత్న్యా ఏవేష యజ్ఞస్యాన్వారంభోనమచ్చత్యే అమేధ్యం వా ఏతత్కరోతి యత్పత్న్యవేక్షతే గార్హపత్యేభిశ్వేదిమేధ్యత్వాయ ఆహవనీయమభ్యుద్రవతి యజ్ఞస్య సందత్యై తేజోషు తేజో న ప్రేహేత్యాహ తేజో వా అగ్నిః తేజాజ్యం తేజశైవ తేజ సమర్థయతి అగ్నిస్తేజో వాహిగుంసాయే స్వ్యమత్మన్ సాధయతి యజ్ఞస్య సందత్తే అగ్నేర్జిక్వాశుభోర్దేవానామిత్యాహ యథాయుజులేవైతత్ ధామ్నే ధామ్నే దేవేభ్యోజులేజులే భవేత్యాహ ఆశుషమేవైతామాశాస్తే తద్వాద పవిత్రాభ్యామేవోత్మునాది యజమానో వా ఆజ్యం ప్రాణాపానో పవిత్రే యజమాన ఏవ ప్రాణాపానో దధాతి పునరాహారం ఏమి ప్రాణాపానో సంచరదః శుక్రమశుజ్యోతిరసితే జోషేత్యాహ లోకమేవాస్యైతన్మహిమానం వ్యాజష్టే త్రిర్యజుషా త్రేయమే లోకాః ఏషాం లోకానామాప్తే త్రియావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అథాజ్యమతేభ్యామపః రూపమేవాసా మేతద్వర్ణం దధాతి అభివా ఉదాహుః యథా హవైయోషా సువర్ణకం హిరణ్యం వేషలం బిభ్రతి రూపాణ్యాస్తే ఏవమేత ఏతరిహేతి ఆ భోగై సర్వా దేవదాః ఏడాయ విశ్వేదాన్ దేవాలాన్ ధనోః యథాజ్యం తత్రభయోర్మేమాగుంసా జామి స్యాద్ యజ్ఞుషాజ్ఞుషాపవత్పునీయాత్ ఛందసాపవత్పునాత్యజామిత్వాయ అథో మిథునత్వాయ సావిత్రియచ్చ సవితప్రసూతం మే కర్మ సదితి సవితప్రసూతమేవాస్య కర్మ భవతి పచ్చోకాయత్రియా త్రిష్మధ్యత్వాయ అద్భుతమోషధే స్తన్నయతి ఓషధేషు పశూన్ పశుభిర్యజమానం శుక్రంతా శుక్రాయాం జ్యోతిస్తాజ్యోతిష్ప్రాక్తిహతర్మత్వాయ పర్యాప్త్యానందరాయ దేవాసురా సంయత్తాసన్ సయతమింద్రాజ్యవకాశమపశ్యత్ తేనాపేక్షత తో దేవాభవన్ పరాసురాం విద్వానాజ్యమపేక్షత్యాత్మనా పరాస్యభ్యాతృవ్యాభవతి బ్రహ్మవాదినా వదంతే ఇలాజ్యేనాన్యాని అవేగశ్యభిఘారయతి అసలేనాజ్యమిలే సత్యేనైవిబ్రూయాత్ చక్షుర్వై సత్యం సత్యేనైవేనతభిఘారయతి ఈశ్వరో వా యేషోంధో భవితో యశ్చక్షుషాజ్యమవేక్షతే నిమేల్యావేక్షేత దాధారాత్మం చక్షుః అభ్యార్జ్యం ఘారయతి ఆర్జ్యం గృహ్ణాతి ఛందాగం శివాజ్యం ఛందాగస్తేవ ప్రీణాతి ఋతుర్జుహ్వాం గృహ్ణాతి ఋతుష్పాద పశవ పశూనేవావృంధే అష్టావుపభృతి అష్టాక్షరా గాయత్రీ గాయత్ర ప్రాణ ప్రాణమేవ పశురు దధాతి ఋతుర్ధ్రువాయాం ఋతుష్పాద పశవ పశుష్పేవోపరిష్టాత్ ప్రతిష్ఠతి యజమానదేవ్యాజుహోహ భ్రాతృవ్యదేవ్యోపభృత చతుర్జుహ్వాం గృహ్ణన్ భూయో గృహీయాన్ అష్టావుపభృతి గృహ్ణం గణీయ యజమానాయైవ భ్రాతృవ్యమస్తిం కరోతి గౌర్వై సృజ చతుర్జుహ్వాం గృహ్ణాతి తస్మాచతుష్పతి అష్టావుపభృతి తస్మాదష్టాశభ చతుర్ధ్రువాయా తస్మాచతుస్తనా గామే మత్సర్గస్కరోతి సాత్మే సర్గస్కృతే షమోర్జందే యజ్జుహ్వాన్ గృహ్ణాతి ప్రయాజేభ్యస్తతే యదుపభృతే ప్రయాజానో యాజేభ్యస్తతే సర్వస్మై వా ఏతద్విజ్ఞాయ గృహ్యతే యధ్రువాయామాజ్యం ఆపోదే వీరగ్రేవాదేవైత్యాహ రూపమే వాదామేతన్మహిమానం యాజస్తే అగ్రయమయ్యజ్ఞం నయతాగ్రే యజ్ఞపతిమిత్యాహ అగ్రయేవ యజ్ఞం నయంతి అగ్రే యజ్ఞపతిం యుష్మానింద్రో వృణేత వృత్రతోర్యే యూయమింద్రమణేధ్వం వృత్రతోర్యే ఇత్యాహ వృత్రగుంహః యుష్యన్నింద్రాపో వవ్రే ఆపోహేంద్రం వవ్రే సంజ్ఞామేవాసామేతత్సామానం వ్యాజష్టే ప్రోక్షితాశ్చేత్యాహ తేనాప ప్రోక్షితాః అగ్నిర్దేవేభ్యోనిలాయత కృష్ణారూపం కృత్వా స వనస్పతేన్ ప్రావిశత కృష్ణాశ్యాఖరేష్టోగ్నయే స్వాహేత్యాహ అగ్నేరేవైనంజుష్టం కరోతి అథో అగ్నేరేవ మే సమవరుంధే వేదనసి బరిహే త్వా స్వాహేత్యాహ ప్రజా వై బరిహే పృథివే వేది ప్రజా ఏమ పృథివ్యాం ప్రతిష్టాపయతి బహిరశ్రుభ్యస్వాహేత్యాహ ప్రజా వై బహిః యజమానసృజ యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి ద్వే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యేత్వేతి బహిరాసాద్య ప్రోక్షతి ఏభ్యేవైనం లోకేభ్య ప్రోక్షతి అసదస్రహస్రజాపురస్తాత్ప్రత్యంజం గ్రంథిం ప్రత్యక్షతి ప్రజా వై బహిః యథాసూచ్యై కాలాహ పురస్తాద్యంతే తాదృగేవ సుధా పితృభ్యగిత్యాహ సుధాకారోభిమిషణా ఊర్ధ్వపరిహిషద్భిదక్షిణాయేశ్వరేణోత్తరస్యనయతి సంధ్యత్యై మాసా వై పితరోపరిహితనః మాసా నేమత్రీనాది మాసా వావోషేర్వర్ధయంతే మాసాః పచంతి సమృద్ధే అనజస్కందరః వర్జన్యా వర్షతి ఏతేజదేవం క్రియతే ఊర్జా పృథివీం గచ్చతేత్యాహ పృథివ్యామేవోర్జం దధాతి తస్మాత్ పృథివ్యావోర్జా భుంజతే గ్రంథిం విశ్రగుంసైతి ప్రజనేత్యేవజతే ఊర్ధ్వం ప్రాంచముద్గూఢం ప్రత్యం చమాయచ్చతి తస్మాత్ ప్రాచీనగం రేతోధీయతే ప్రతీచే ప్రజాజాయంతే విష్ణాస్తోపోసేత్యాహ యజ్ఞావే విష్ణు యజ్ఞస్థృత్యై పురస్తరం గృహ్ణాది ముఖ్యమేవైనం కరోతి యంత్రం గృహ్ణాది ప్రజాపతినాయజ్ఞముఖేణ సంవితం యంత్రం గృహ్ణాది యజ్ఞపురుషా సంవితం యంత్రం గృహ్ణాది ఏతావద్వే పురుష వీర్యం వీర్య సంవితం అపరిమితం గృహ్ణాది అపరిమితస్యావరుద్ధే తస్మిన్ పవిత్రే అపి సృజతి యజమానో వై ప్రస్థరః ప్రాణాపానో పవిత్రే యజమానగేవ ప్రాణాపానో దధాతి ఓర్ణాం ప్రసంత్వాస్తునామేత్యాహ యథాయజురేవేతద్ శ్వాసస్థం దేవేభ్యైత్యాహ దేవేభ్యగేవేనశ్వాసస్థం కరోతి బర్హిస్తునాతి ప్రజావే బర్హిః పృథివీ వేదిః ప్రజాగేవ పృథివ్యాం ప్రతిష్టాపయతి అనదృష్ట్యగ్రస్తునాతి ప్రదేవేనం పశుభిరణదృష్టం కరోతి ధారయన్ ప్రస్తరం పరిధేన్ పరిదధాతి యజమానో వై ప్రస్తరః యజమానగేవ తత్స్వయం పరిధేన్ పరిదధాతి గంధర్వోచ విశ్వావసరిత్యాహ విశ్వమేవాయజమానే దధాతి ఇంద్రస్య బాహురసి దక్షిణ ఇత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి మిత్రావరుణోత్తరతపరిధత్తామిత్యాహ ప్రాణాపానో మిత్రావరుణౌ ప్రాణాపానావేవాస్మిన్ దధాతి సూర్యస్తావరస్తాత్వాశ్రిత్యాహ రక్షసామవహత్యే కస్యాశ్రీభిరస్యామిత్యాహ అపరిమితాదేవైనం పాతి వీజుహోత్రంత్వాకమిత్యాహ అగ్నిమేవ హోత్రేణ సమర్థయతి జిమంతకం సమిధే మహేత్యాహ సమిధ్యే అగ్నే బృహంతమధ్వరైత్యాహ వృద్ధే విషోయంత్రేశ్చైత్యాహ విషాంగత్యే ఉదీచీనాగ్రేణి ప్రతిష్ఠిత్యే వసూనాగం రుద్రాణామాదిత్యానాగం సదృశైరేత్యాహ దేవతానామేవే ప్రస్థరగం సాధేతి జుహోరేనాం నేత్యాహ అసో వే జుహోః అంతరిక్షముపృథివేధ్యువా తాసామేతదేవ ప్రియన్నామ యద్ధృతాజేతి యద్ధృతాజేత్యాహ ప్రియనైవేనానాంనా సాధేతి ఏతా అసదాన్ సుకృతస్య లోకైత్యాహ సత్యం వే సుకృతస్య లోకః సత్యమేవైనా సుకృతస్య లోకే సాధేతి తా విష్ణా బాహేత్యాహ యజ్ఞా వే విష్ణుః యజ్ఞస్థృత్యే బాహ్యయజ్ఞం బాహ్యయజ్ఞపతిం బాహ్యమాన్ యజ్ఞనియమిత్యాహ యజ్ఞాయజమానాయాత్మనేభ్యగేవాశ్రమాసాస్తేనాహార్త్యే అగ్నినా వై హోత్రా దేవాసురానభ్యభవన్ అగ్నయ సమిధ్యమానాయానుబ్రూహేత్యాభ్రాతృవ్యాభిభూత్యే ఏకవిగుంశతిమిత్రదారోణి భవంతి ఏకవిగుంశో వై పురుషః పురుషస్యాప్తే పంచదశేధ్వదారోణ్యభ్యాదశాది పంచదశవార్ధమాసస్య రాత్రయః అర్ధమాసర సంవత్సర ఆప్యదే రేన్వర్ధేన్ పరిదధాతి ఊర్ధ్వే సమిథా వా దధాతి అనూయాగేభ్యశ్రమిషమే షట్సంపద్యందే షడ్వారతవః నూనేవ ప్రీణాది వేదేనోపవాదేతి రాజాపత్యో వై వేదః రాజాపత్యప్రాణః యజమానాహవనీయః యజమాన ఏవ ప్రాణం దధాతి త్రిపవాదేతి ప్రయో వై ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి వేదేన ప్రయత్నస్తువేన ప్రజాపత్యమాఘారమాఘారేతి యజ్ఞో వై ప్రజాపతిః యజ్ఞమేవ ప్రజాపతిం ఖద ఆరభతే అథో ప్రజాపతిః సర్వా దేవతాః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి అగ్నిమగ్నేస్తస్ సంవృద్ధేత్యాహ ప్రజావృద్ధియజ్ఞః అథో రక్షతామపహద్యే వర్ధేయన్ సంవాహాష్టే పునాద్దేవేనాన్ తస్మిస్ సంవాహాష్టే ప్రజావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అథో రేదేవై దేవాశ్వాః దేవాశ్వానేవ తత్సంవాహాష్టే స్వర్గస్య లోకస్య సమగ్రే ఆదీనాన్యమాఘారమాఘారేతి తిష్టన్నన్యం యథానో వార్థం వా ఇంద్యాత్ ఏవమేవ తదధ్వర్యయజ్ఞక్తే స్వర్గస్య లోకస్యాద్యోఢ్యే వహందేన గ్రామ్యా పశవః ఏవం వేద భువనమసి విప్రదస్తేత్యాహ యజ్ఞావే భువనం యజ్ఞేవ యజమానం ప్రజయా పశుభిః ప్రసేది అగ్నేయస్తరిదన్నమయిత్యాహ అగ్నిర్వే దేవానాం యష్టాః యగేవ దేవానాం యష్టాః తస్మాదేవ నమస్కరోతి జుహ్వేష్యగ్నిస్వాహ్వేదేవయజ్ఞాయాపదేవస్తాదిదేవయజ్ఞాయాగ్నేయేవో సావిత్రిపథయ తాభ్యామేవైన ప్రసూతాదత్తే అగ్నావిష్మా వామరక్రమిషమిత్యాహ అగ్నిః పురస్తాద్ విష్ణుయజ్ఞః పశ్చాద్ తాభ్యామేవ ప్రతిప్రాచ్యాత్యాక్రామతి ప్రియహాథామాసంతాహిగుంసాయే లోకం మే లోకృతో గుణతమిత్యాహ ఆశ్రమేవైతామాశాత్ విష్ణోస్థానమధేత్యాహ యజ్ఞా వే విష్ణు ఏదత్ఖలు వై దేవానామపరాజితమాయతనం ఏతేజ్ఞ దేవానామేవాపరాజిత ఆయతనే నిష్ఠతి ఇత ఇంద్రో అగుణాద్వీర్యానేత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతే సమారభ్యోర్ధ్వరాది విశ్వ సమిత్యాహ వృద్ధే ఆధారమాధార్యమానమరుసమారభ్య ఏతస్మిన్ కాలే దేవాస్వర్గం లోకమాయన్ సాక్షాదేవ యజమానస్సు వర్గం లోకమేది అథో సమర్థేణైవ యజ్ఞేన యజమానస్సు వర్గం లోకమేది అహృతో యజ్ఞో యజ్ఞపతేరిత్యాహనార్థే ఇంద్రావాన్ స్వాహేత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహద్భావిత్యాహ స్వర్గో వై లోకో బృహద్భావ స్వర్గస్య లోకస్య సమష్టే యజమానదేవత్యా వై యుహోః భ్రాతృవ్యదేవత్యోపభృత ప్రాణాధారః యత్సర్గస్పర్శయేద్ భ్రాతృవ్యేశ్చ ప్రాణం దధ్యాత్ అసర్గస్పర్శయన్నత్యాక్రామతి యజమాన ఏవ ప్రాణం దధాతి పాహిమాగ్నేదుశ్చరితారామాసుచరితే భయేత్యాహ అగ్నిర్వాహ పవిత్రం వృజనమనశ్చరితం వృజకర్మగం సత్యగం సుచరితం అంగదేవైనం వృజనాదనతాద్దుశ్చరితాత్మాదే వృజకర్మే సత్యే సుచరితే భజతి తస్మాదేవమాశాస్తే ఆత్మనాగోపేక్షాయ శిరోయజ్ఞస్య యథాధారః ఆత్మా ధ్రువ ఆధారమాధార్య ధ్రువాగం సమనక్తే ఆత్మన్నేవ యజ్ఞశిర ప్రతిదధాతి శ్రమణక్తి గౌహి ప్రాణపాణౌ తదాహోదేవ సమింధ్యాత్ తృధాగిలే శిరైవైతద్యజ్ఞస్య అథోత్రయోగే ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి మహక్షిరోధం జ్యోతిషా జ్యోతిరంగామిత్యాహ జ్యోతిరేవాస్మాపరిష్టాద్ దధాతి స్వర్గస్య లోకస్యానిఖ్యాద్యే దృష్ట్యా వా ఏదేన్యప్యందే యద్బ్రహ్మ యద్భూత యదధ్వర్యో యదగ్నేద్ యద్విజమానః తానిరంతరేయాద్ యజమానస్య ప్రాణాన్ సంఘర్షేద్ ప్రమాయుకః స్యాద్ ప్రోడాశమపగత్య సంచరత్యధ్వర్యః యజమానా ఏవ లోకం విరుంధతే నాస్య ప్రాణాన్ సంఘర్షతే న ప్రమాయుకో భవతి పురస్తాత్ప్రత్యంగాసీన ఇదాయాదధాది అస్యాగృహోత్రే పశువోవాయిదా పశవః పురుష పశుష్టయ పశువాన్ ప్రతిష్టాపయతి విడాయే వా ఏషా ప్రజాతి తాం ప్రజాతి యజమానో న ప్రజాయతే ద్విరంగుళావణక్తి పర్వణా ద్విమాత్రిజమాన ప్రతిష్ఠిత్యై సకృతవస్త్రినాది విరాదధాది సకృతభిఖారేది సంపద్యతే తత్వాలి వై పశువ ప్రతిష్టానాని యావానేవ పశువః తమపక్వయతే ముఖమివ ప్రత్యుపక్వయేత సమ్ముఖానేవ పశూనుపక్వయతే పశవో వాయినా తస్మాత్సాన్వారభ్యాః అధ్వర్యుణా చ విజమానే చ ఉపహోద పశుమానసానేత్యాహ ేవోదేవతానాశుమాన్ భవతి ఏం వేద యాం వేహస్యామిడా మాదధాది వాజస్సా భాగేయం యాముపక్వయతే ప్రాణానాగుంసా వాజం చైవ ప్రాణాగిష్టావరుంధే అథవా ఏదక్ష్యుపహూతామిడాయా ప్రోడాసేవ మే మాగుంసా యజమానం దేవాబ్రువన్ అభిర్నా నిర్వపేతి భాగో నిర్వప్స్యామేత్యబ్రవీత్ నమయా భాగయాను వక్షచేతి భాగబ్రవీత్ నాహం భాగా పురాణభాగ్యా భవిష్యామీతి పురాణభాగ్యా నాహం భాగాయాజ్యా భవిష్యామీతి యాజ్యా నమయా భాగేణ పషట్కరిష్యసేతి పషట్కారః యజ్యజమాన భాగం నిధాయ పురోణాదం పరిహృతం కరోతి తానేవ తద్భాగిన కరోతి శ్రద్ధా కరోతి తదశ్రోషః దిక్ష్వేవ ప్రతిష్ఠతి బహిర్గతం కరోతి యజమానో వే పురోణాదః ప్రజాపరిః యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి తస్మాదశ్రాన్యా ప్రజా ప్రతిష్టంతి మాగుంసేనాన్యాః అథో కర్మాసు దక్షిణా వాజ్ఞస్వరుధ్యంతేపురాజం పరిగణనం కరోతి శ్రద్ధా కరోతి చాలోక్యేహపరియజ్ఞ బ్రహ్మాహోదాధ్వర్యులగ్నేమృత ఇదం బ్రహ్మణ ఇదం హోదః ఇదమధ్వర్యో ఇదమగ్నేవాద సౌమ్యే ఆదేశమద్భ్యో దక్షిణా నీయంతే తాదృగే అగ్నిధే ప్రథమాయాది అగ్నిముఖాఖ్యర్థి అగ్నిముఖామేవర్థి యజమానరుద్నోది సమిదుపస్తేర్యద్విరాదశతే ఉపస్తేర్యద్విరభిషారయతి షట్సంపద్యంతే షడ్వారతవః ఋతూనేవ ప్రీణాది వేదేన బ్రహ్మణే బ్రహ్మభాగం పరిహరతి రాజాపత్యో వే వేదః రాజాపత్యో బ్రహ్మా సమితాయజ్ఞస్య ప్రసూత్యై అసకామన్యేన ప్రదోహోత్రే మధ్యం వా ఏతద్యజ్ఞస్య యద్భోతాః మధ్యతయేవ యజ్ఞం ప్రీణాది అసాధ్వర్యవే ప్రతిష్టా వా ఏతాయజ్ఞస్య ఏతద్ధ్వర్యః తస్మాద్ధవ్యజ్ఞస్యేతామేవామనో అన్యాదక్షిణానీయుందే యజ్ఞస్య ప్రతిష్ఠత్యే అగ్నిమగ్నే సగత్సగత్సంవృద్ధేత్యాహ పరాయవక్యేతరి యజ్ఞః విషితాదే వ్యాహోదారయిత్యాహ విషితమిషికర్మ క్రియతే భద్రవాచ్యాయ ప్రేషితో మానుషస్సూక్తవాకాయ సూక్తా బ్రూహేత్యాహ ఆహితమే వేదామాశాసే స్వగాదే వ్యాహోదర్భ్యైత్యాహ యజ్ఞమేవ తత్స్వగా కరోతి తస్తన్మానుషేభ్యైత్యాహ ఆశితమే వేదామాశాస్తే సంజ్ఞాబ్రూహేత్యాహ సంజ్ఞమేవ బాహస్పత్యం భాగధేయేణ సమర్థయతి అసస్తృజావనష్టుభ్యాం భాజవదేభ్యాం వ్యోహతే ప్రతిష్టా వానష్టుగ అన్నం వాజ ప్రతిష్ఠిత్యై అన్నాద్యస్యావరుధ్యై రాజేయం జుహోమోహదే జాతానేవ భ్రాతుర్వ్యాన్ ప్రణుదతే ప్రదేచేమభృతం నిరక్ష్యమానానేవ ప్రతినుదతే సవిషోజయేవాపోష్య సపత్నాన యజమానః అస్మిన్ లోకే ప్రతిష్ఠతే ద్వాభ్యాం ద్విప్రతిష్ఠో హి చతుర్భ్యస్తారుద్రేభ్యస్తారిత్యేభ్యస్తేత్యాహ యథా యజురేవేజదే సూక్ష్మప్రస్తరమణక్తే ఇమే వై లోకా సుజః యజమాన ప్రస్తరః యజమానమేవ తేజసానక్తే త్వేషానక్తే త్వయ ఇమే లోకాః ఏభ్యయవేనం లోకేభ్యోనక్తే అభిపూర్వమణక్తే అభిపూర్వమేవ యజమానం తేజసానక్తే అక్తగం రిహాణాదిత్యాః తేజోవాజ్యం యజమాన ప్రస్తరః యజమానమేవ తేజసానక్తే ప్రియం ద్వైత్యాహ ప్రయేణం కృత్వా స్వర్గం లోకం గమయతి ప్రజాయో నిర్మాణవృక్షమిత్యాహ ప్రజాయే గోపేశాయ ఆప్యాయం తామాపవోషధయైత్యాహ ఆపగవోషధేరాప్యాయతి మరుతామృతయస్థేత్యాహ మరుతో వే వృష్ట్యాదీశలే వృష్టిమేవాబంధే దివంగక్షతృష్టిమే రజేత్యాహ వృష్టిర్వేద్యోః వృష్టిమేవావరుంధే యావద్వాధ్వర్యప్రస్తరం గ్రహతి తావదస్యాయుర్మీయతే ఆయుష్పాజ్ఞేస్యాయుర్మే బాహేత్యాహ ఆయురేవాత్మన్ధత్తే యావద్వాధ్వర్యప్రస్తరం గ్రహతి తావదస్యాయుర్మీయతే చక్షుష్పాజ్ఞేస్య చక్షుర్మే బాహేత్యాహ చక్షురేవాత్మన్ధత్తే ధ్రువాదీత్యాః ప్రతిష్ఠిత్తే యం పరిధిం పర్యశత్సాహిత్యాః యథావిదురేవైతత్ అగ్నేరేవ మనిభిర్నీయమాన ఇత్యాహ అగ్నేరేవేణం యుష్టం కరోతి తంతనేతమనజోషం భరామేత్యాహ సజాతానేవాష్పానుగాం కరోతి నేతేషత్రజపజేతయా దారిత్యాహానుక్షాత్యే యజ్ఞస్య పాథ ఉపశమితమిత్యాహ భూమానమేవోపైతే వర్ధేయన్ ప్రహరతి యజ్ఞస్య సమిష్యే సుతౌ సంప్రస్రావయతే తదేవ తత్ర క్రూరం తత్తేన సమయతే జుహ్వాముభృతం యజమానదేవత్యా వే జుహోః భ్రాతృమదేవత్యా భవత్ యజమానా ఏవ భ్రాతృమ్యముపస్థిం కరోతి సర్గస్రావభాగాశ్చేత్యాహ వసవావే రుద్రాః ఇత్యా సర్గస్రావభాగాః ఏకాంతద్భాగధేయం తానేవ తేన ప్రీణాది వైశ్వదేవ్యర్చా ఏతేషు విశ్వే దేవాః తృష్టుర్భవతి ఇంద్రియం వై తృష్టుక్ ఇంద్రియమేవ యజమానే దధాతి అగ్నేర్వామన్నగ్రహాదయామీత్యాహ ఇయం వా అగ్నిరపన్నగ్రహ అస్యాగేవే సుతమేదాదేతి సుమ్నాయ సుమ్యని సుమ్నేమాధత్తమిత్యాహ ప్రజామే పశవః సుమ్నం ప్రజామే పశూనాత్మన్ధత్తే ధృధుర్యోపాదమిత్యాహ యాయావత్యోర్గోపీఠాయ అగ్నేదద్ధాయోషీతనోమిత్యాహ యథాయుజురేవైతే పాహి మార్గదివః పాహి ప్రసిద్ధే పాహి దృష్ట్యే పాహి దురద్మన్యే పాహి దుష్కరితాదిత్యాహ పాహిరమేవైతామాశాస్తే అభిషన్నాయోస్వాహేతీర్మృత్తలాన్వాహాయవచనేభ్యాసాయ ఫలీకరణ హోమంజుహోతి అతిరిక్తాని వాయుమృత్తలాని అతిరిక్తా ఫలీకరణాః అతిరిక్తమాజ్యోచ్ఛేదనం అతిరిక్త ఏవాతిరిక్తం దధాతి అసో అతిరిక్తేనైవాతిరిక్తమాత్మా వరుంధే వేదద్దేవేభ్యోనిదాయుత తాం వేదేనాన్వవిందన్ వేదేన వేదుర్విధ పృథివే తామపృశే పృథివే పార్థివాని గర్భం విభర్తి భువనే స్పందః తదో యజ్ఞోదానితే విశ్వదాని పురస్తాశ్రమో వేదేన వేదంసంహార్చన విద్యే అథో యద్వేదశ్చ వేదశ్చ భవతః విశ్వత్వాయ ప్రజాద్యే ప్రజాపతేర్వా ఏతాశ్మశ్రూణి యద్వేదః పత్రియా ఉపస్థాస్తి విచలమేవ కరోతి విందతే ప్రజా వేదగుంహోతాః వనీయాన్నేమి యజ్ఞమేవ తత్సంతనాప్తోత్తరస్మాదర్థమాసాన్సంతముత్తరేర్థమాసాలభతే కాలాగతే విదతే బ్రహ్మవాదినా వదంతి సత్వాహధ్వర్యస్యాద యో ఇదో యజ్ఞం ప్రయంతే అదేనం ప్రతిష్టాపయతేతి వాతాద్వాధ్వర్యుర్యజ్ఞం ప్రయంతే దేవాగాదవిదో గాతుం విత్వాగాదవిదేత్యాహ యథేవ యజ్ఞం ప్రయంతే తదేనం ప్రతిష్టాపయతి ప్రతిష్ఠతి ప్రతయా పశుభిర్యజమాన యో వాయసా దేవతం యజ్ఞముపచరతి ఆ దేవతాభ్యోపృష్టతే పాపీయాన్ భవతి యో యథా దేవతం న దేవతాభ్యావృష్టతే వసీయాన్ భవతి వారుణో వై వాచః ఇమం విశ్వాం వరుణస్య వాచమిత్యాహ వరుణవాచా దేవైనాహం ముంచతి సమిత ప్రసోదో యథా దేవతం దేవతాభ్యావృష్టతేయాన్భవతి ధాతుష్టయోనో సుకృతస్య లోకైత్యాహ అగ్నిర్వై ధాతా పుణ్యం కర్మ సుకృతస్య లోకః అగ్నిరేవైనాహం ధాతా పుణ్యకర్మణి సుకృతస్య లోకే దధాతి శోణం మే ధావత్యా కరోమీత్యాహ ఆత్మనశ్చైతమానశ్చానాద్యే సంతాయ సమాయుషాసం ప్రదయేత్యాహ ఆశిరమే వేదావాసాస్తే పూర్ణపాత్రే అనంతదానుష్టుభా చతుష్పద్వారే రక్షంధ ప్రతిష్ఠితం వర్తే పూర్ణపాత్రే భవతి అస్మిన్ లోకే ప్రతిష్టానీతి అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి అథో వాగ్వానుష్టుక వాంగ్మిథునం ఆపోరేత ప్రజననం ఏతస్మాద్దే మిథునాద్ విద్యోతమానస్తనయన్ వర్హతి ఏతస్సిన్ ప్రజాప్రజనయన్ యద్వే యజ్ఞస్య బ్రహ్మణా యుజ్యతే బ్రహ్మణా వేదస్ విమోక అభ్యశాంతి విముక్తం వాతవిక్రం బ్రహ్మణ ఆదాయీనత్మీతృహ్ణీ అంజలోపోర్ణ పాత్రమాయే వేదగేవా ప్రజా ప్రజయాజిమనుష్య పూర్ణ ముఖం విమృష్టే అవభృతస్యైవ రూపం కృత్వా తిష్ఠతి పరివేషో వా ఏష వనస్పతీనాం ఇదుపవేషః ఏవం వేద విందదే పరివేష్టారం నముత్కరే ఇం దేవా మనుష్యేషో ఉపవేషమధారయన్ ఏ ఆత్మదపదేతః తానస్మభ్యమిహాకురు ఉపవేషోపవిడ్భినః ప్రజాం వృష్టిమశోధనం దివదానశ్చతుష్పదః ధ్రువాన్నపగాన్ కుర్వీరి పురస్తాత్ ప్రత్యంచముపగోహతి తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచ శూద్రావశ్యంతి స్థలిమదోపగోహతి అప్రతిపాదిన ఏవైనాహం కురుజే ధిష్ఠిర్వా ఉపవేషః సుచర్తోవగ్రో బ్రహ్మనాశగుంసినః యోపవేషేషుక సామృక్షతిష్మై అథాస్మే నిరమున్నతమోక సమత్నాయ ప్రదన్యే నిర్బాధ్యేన హవిషా ఇంద్రేణంబరాశ్ర పరావత ఈపంచాగుంపతి ఇహిశ్రోజిరాజనాయావత్ సూర్యాసద్ది పరమాంతాపరావతం ఇంద్రాలయదవృత్ర పునరాయతే శ్రుతేభ్యస్తమాభ్యవద్ధారేణ విద్వాభ్యోకేభ్యో నిర్ణుద్యేణ బ్రహ్మణాశ్రమతేష్మాధ్యాయేనమర్పయతే ఓం బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే క్షత్రాయ రాజన్యం మరుద్భ్యో వైశ్యం తమసే శూద్రం తమసే తస్కరం నారకాయ వీరహణం ఆత్మనే క్లీపం ఆక్రయాయ యోగో కామాయ పుగ్గుష్టలో అధికృష్టాయ మాగధం గీతాయ సూతం వృత్తాయ శైలూషం ధర్మాయ సుభాకరం నర్మాయ లేభం నవిష్ఠాయ భీమలం అసారకారిం ఆనందాయ స్త్రీశఖం ప్రముదే కుమారే పుత్రం మేధాయే రథకాలం ధైర్యాయ తక్షాణం శ్రమాయ గౌలాలం మాయాయే కార్మారం రూపాయ మణికారం శుభే భవం శ్రవ్యాయాశుకారం హేత్యే ధన్వకారం కర్మణేజ్యాకారం దుష్టాయ రజ్జసర్గం మృత్యవే మృగయం అంధకాయ స్వనితం సంశయే జారం గేహాయోపపతిం నిరృత్యే పరివిత్తం ఆర్ధే పరివిధానం అరాధ్యే నిజోపదిం పవిత్రాయ భిరణం ప్రజ్ఞానాయ నక్షత్ర సదృశం నిష్కృత్యే పేదస్కారీ బలాయోపదాం వర్ణాయానూర్ధం అదేభ్యః పౌంచిష్టం యక్షేకాభ్యోనైషాదం పురుషవ్యాఘ్రాయ దుర్మదం ప్రియేభ్య ఉన్మక్తం గంధర్వాప్సరాభ్యో భ్రాత్యం సర్పదేవేభ్యో ప్రతిపదం అవేభ్యకితవం వ్యదాయ అకితవం శాచేభ్యో విదమకారం యాదుధానేభ్యకండకకారం ఉత్సాదేభ్యకుబ్జం ప్రముదేవామనం ద్వాభ్యశ్రావం స్వప్నాయాంధం అధర్మాయ పసిరం సంజ్ఞానాయ స్మరకారే కామాద్యాయ పదకం ఆశిక్షాయే ప్రశ్నినం ఉపశిక్షాయాభి ప్రశ్నినం మర్యాదాయే ప్రశ్న విభాగం వృత్యేస్తేన హృదయం వైరహత్యాయ విశునం విరుత్యే క్షత్తారం ఔపద్రష్టాయ సంగ్రహేతారం బలాయానగరం భూమ్నే పరిష్కందం ప్రియాయ ప్రియపాదినం అయశ్చాశ్వసాదం మేధాయ వాసపూనే ప్రకామాయ రజిత్రే భాయే దార్వాహారం ప్రభాయాగ్నేంధం నాగస్య పృష్టాయాభిషేక్తారం రథస్య విష్టవాయ పాత్రనిర్ణేకం దేవలోకాయ ప్రేషితారం మనుష్యలోకాయ ప్రకటితారం సర్వేభ్యో లోకేభ్య ఉపసేక్తారం అవర్తే వధాయాపమంత్రికారం స్వర్గాయ లోకాయ భాగదుఃఖం పరిశిష్టాయ నాగాయ పరివేష్టారం హర్మేభ్యోస్తిపం జవాయాశ్వం పుష్టే గోపాలం తేజసేజపాలం వీర్యాయ విభాగం ఇలాయై కీనాశం కీలాయ దురాకారం భద్రాయ గృహపం శ్రేయసే విత్తసం అధ్యక్షాయ నక్షత్రారం మన్యవేయస్థాపం క్రోధాయ శరం శోకాయాభిశరం ఉత్కూల వికూలాభ్యాం ప్రస్థినం యోగాయ యోక్తారం క్షేమాయ యోక్తారం ఉపక్షేమానస్కృతం శీలాయాంజలీకారం నిర్లిప్తే కోశకారీ యమాయాసో యమ్యేయమసో అసర్వభ్యోహతోకా సంవత్సరాయ పరిచారిణీ పరివత్సరాయ విజాతా ఇదావత్సరాయ పస్కద్వరే యద్వత్సరాయాతీత్వరే వత్సరాయ విసర్జరా సర్వాన్సరాయ పలిగ్నే వనాయ వనవం అన్యతోరణ్యాయ తాపం సదాభ్యోధైవరం వేషంతాభ్యోదాశం ఉపస్థావరేభ్యోభైందం నద్వరాభ్యశ్రౌష్కలం పార్యాయ దేవర్తం అవార్యాయ మార్గారం తీర్థేభ్యాందం విషమేభ్యమేనాళం స్వరేభ్య పర్ణకం గుహాభ్య కిరాతం స్థానభ్యజంభగం పర్వతేభ్య కింపూరుషం ప్రతిశ్రుత్యాయాదికులం ఘోషాయ భషం అంతాయ బహువాదినం అనంతాయ మూకం మహదేవేనావాదం క్రోశాయ పూర్ణపద్మం ఆక్రందాయ దంతుభ్యాఘాతం అవరస్పరాయ సంఖధ్వం త్రిభుభ్యో జనసంధాయం సాధ్యేభ్యః సర్వమ్నం బీభత్సాయై పౌర్కసం భోక్తే జాగరణం అభోక్తే శ్వభనం తులాగే వాణిజం వర్ణాయ హిరణ్యకారం విశ్వేభ్యో దేవేభ్యః సిద్ధరం పశ్చాత్ దోషాయ గ్రావం ఋత్యేదన వాదినం విరధ్యావగర్భం సకంసాయ ప్రశిలం అథాయ ఉద్భిష్టలో బాలభయ వీణాబాలం గణకం గీతాయ యాదశేషాబుల్యా ధర్మాయ భద్రవదే తోడరత్నంగ్రామణ్యం పాణసంఘాతం నృత్తాయ మోహాయ అనుకోసకం ఆనందాయ దళవం అక్షరాజాయ దళం కృతాయ భావినం త్రేతాయ ఆదిన వదశం ద్వాపరాయ మహిస్వదం కలయేర్భాస్థానం దుష్కృతాయ జలకాచార్యం అధ్వనేం బ్రహ్మచారిణం విషాజేభ్యశ్రైలకం వ్యాసాయేగో వ్యచ్చం నిరుదత్యేగో ఘాతం క్షుధేగో వికృత్తం క్షుత్రుష్టాభ్యాంతం యోగాం వికృందంతం వాగుంసం భిక్షమానోపతిష్ఠలే భూమ్యే పీఠసర్పిణమాలభతే అగ్నేయేగం సలం వాయవేచాండాలం అంతరిక్షాయ వంశాత్తిరం దివేకలయం సూర్యాయ యక్షం చంద్రమసే నిర్భిరం నక్షత్రేభ్యక్విలాసం అన్యే శుక్రం పింగళం రాత్రే కృష్ణం పింగాక్షం వాజే పురుషమాలభజే ప్రాణవానం యానముదానగుంసమానందానవాయవే సూర్యాయ చక్షురాలభజే మనశ్చంద్రమసే దిగ్భ్యశ్రోత్రం ప్రజాపతయే పురుషం అధిగానరూపేభ్యాలభజే హరిహరసమదీర్ఘం అధిగృసమద్యగుంసలం అధిశుక్రమధికృష్ణం అధిశ్రక్ష్ణమధిలోమసం హరిగిరణమిదందురం హరిమిర్మిరమతిమేమిషం ఆశాయీ జామిన్ ప్రతీక్షాయీ కుమారీ ఓ